భద్రాచల శ్రీరామనవమి వేడుకలను, సీతారామచంద్రమూర్తుల కళ్యాణోత్సవ విశేషాలను పరమాద్భుతంగా సుదీర్ఘకాలం పాటు ఆకాశవాణి ద్వారా వ్యాఖ్యానం చేసి, వ్యాఖ్యానమంటే ఇలా ఉండాలని నిర్దేశించిన సుప్రసిద్ధ సంస్కృత పండితుడు జమ్మలమడక మాధవరామ శర్మ గారు. సరళమైన పద సౌందర్యంతో, స్పష్టమైన భావవ్యక్తీకరణతో, సర్వజన ప్రయోజనకరమైన సందేశంతో ఆయన వ్యాఖ్యానం తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. శ్రీ మన్మథనామ సంవత్సరం ఉగాది నాడు ఆయన 108వ జన్మదినం. జమ్మలమడక మాధవరామ శర్మ గారి 108వ జయంతి ఉత్సవాన్ని 2015 ఏప్రిల్ నెలలో గుంటూరులో ఘనంగా జరుపుకుంటున్నాం. బహుభాషా కోవిదుడు, అలంకార శాస్త్రవేత్త, జలపాతం వంటి ఉపన్యాసధార కలిగిన దిట్ట దర్శనాచార్య మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ గారు. ఆయన తెనాలి తాలూకా కోటితాటిపర్రు గ్రామంలో 1907 ఏప్రిల్ 13 ఉగాది పండుగ నాడు జన్మించారు. హనుమాయమ్మ, సుబ్రహ్మణ్య శాస్త్రి గారి 2వ కుమారుడు మాధవరామ శర్మ. తురిమెళ్ల హైస్కూలులో విద్యాభ్యాసం చేశారు. విద్యల నిలయమైన విజయనగరంలోని మహారాజా సంస్కృత కళాశాల నుండి సాహిత్య విద్యా ప్రవీణులయ్యారు. సర్వగురు సమాహార స్వరూపులై తాతా సుబ్బరాయ శాస్త్రి రాయుడు శాస్త్రి గారి ప్రియశిష్యులుగా సకల శాస్త్రాలు అధ్యయనం చేశారు. ఆ అనుబంధం వల్లనే మాధవరామ శర్మ పేరు మాధవ రాయశర్మగా వ్యవహారమైంది. అది ఆనాటి గురు శిష్యుల ప్రేమానుబంధం. మాధవరామ శర్మ గారు మాధవ రాయశర్మగా సార్థకులయ్యారు. గురువుకు తగ్గ శిష్యుడిగా అజరామరమైన కీర్తి సంపాదించారు. ఆయన తెనాలి సంస్కృత కళాశాలలో వేతనం లేని అధ్యాపకులుగా, ప్రిన్సిపాల్గా 12 ఏళ్లు పనిచేశారు. 1945 నుండి రిటైర్ అయ్యేదాకా గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో పనిచేశారు. ఆ తర్వాత గుంటూరులోని కేవీకే సంస్కృత కళాశాలలో, తర్వాత 3 ఏళ్లు నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పనిచేశారు. 1932 కామాక్షి హైమవతీ దేవి గారితో శర్మగారి వివాహం జరిగింది. ఆమె సంస్కృతాంధ్రాలలో దిట్ట కవయిత్రి, రచయిత్రి. ఆమె గారి రచనలు చతుర్దశి అన్న పేరుతో గ్రంథంగా విదిలబడ్డాయి. శర్మగారి సహధర్మచారిణిగా కవి పండితుల గౌరవాన్ని, బంధుమిత్రుల అభిమానాన్ని, మన్ననలను అందుకున్నారు. మాధవరాయ శర్మ గారు అనేక గ్రంథాలు రచించారు. వాటిలో శ్రీదేవి పూజా విధానం, నవరస గంగాధరం ప్రధానమైనవి. జగన్నాథ పండితరాయల రసగంగాధరానికి తెలుగు వ్యాఖ్యే నవరస గంగాధరం. ఆంధ్ర ప్రతాపరుద్రీయం, నాట్యవేదం మొదలైన 20 ఉద్గ్రంథాలు రచించారు. సంస్కృత, ఆంధ్ర, హిందీ, కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో పండితులు. నాట్యవేదం ప్రథమ భాగాన్ని ఢిల్లీ సంగీత నాటక అకాడమీ ప్రచురించగా, ద్వితీయ భాగమైన భావప్రకాశాన్ని ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ వారు ప్రచురించారు. శర్మగారు కళ్యాణానంద భారతీస్వాముల వద్ద మంత్రదీక్ష పొందారు. కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి, శృంగేరి శంకరాచార్యుల ఆశీస్సులను అందుకున్నారు. అనేక సాంస్కృతిక భాషా సంస్థలు వారికిచ్చిన బిరుదాలు 16కు పైగా ఉన్నాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం శర్మగారిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ఒకసారి భారత ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ హైదరాబాద్ వచ్చారు. సంస్కృతాన్ని రాజభాష చేయటానికి సంప్రదింపులకై వెళ్లిన పండిత బృందానికి జమ్మలమడక మాధవరాయ శర్మ గారు నాయకులు. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారితో సంస్కృతంలో మాట్లాడగా ఆయన శర్మగారి భాషా పటిమకు ముగ్ధులయ్యారు. "అయ్యా, నేను దేశానికి ఉపరాష్ట్రపతిని, మీరు సంస్కృత సాహిత్యానికే రాష్ట్రపతి" అని శర్మగారిని ప్రశంసించారు. వాణీవరప్రసాద వాగ్విభూలైన జమ్మలమడక మాధవరాయ శర్మగారు 1988 జూలై 13న గుంటూరులో దివంగతులయ్యారు. సంస్కృత భాషను తన అనర్గళ ప్రసంగాల ద్వారా, సందర్భోచిత వ్యాఖ్యానాల ద్వారా సామాన్య జనావళికి అందించిన బ్రహ్మశ్రీ జమ్మలమడక మాధవరాయ శర్మ గారు తెలుగు సంస్కృత భాషాభిమానులందరికీ చిరస్మరణీయులు, ప్రాతస్మరణీయులు.